మాణిక్ చందని పిలిచిన రజనీగంధాని తలచిన గోవాన్న తలాబు అన్న సాగర్ అన్న షికారు అన్న బాబా అన్న హీరా అన్న సిమ్లా అన్న జఫ్రా అన్న రేసు అన్న రల్గురు అన్న ఇంకే ఇంకే ఇంకే పేరున్న ఒక్క ప్యాకెట్టే చాలంటాను అదే స్వర్గానికి తొలిమెక్కంటాను. అందుకే వినుకోరా భాయ్ మజాలకిది రా చిట్కా ఏ రా మామ కుట్క మజాలకిది రా చిట్కా ఏ రా మామ కుట్క కంపులోనే ఒక సొంపు ఉందిరా, ఈ కంపులోనే ఓ గమ్మత్తు ఉందిరా. అందుకే ఇరుకోరా భాయ్ మజాలకిది రా చిట్కా మామ కుట్క మజాలకిది రా చిట్కా మామ కుట్క. మత్తులోనే ఒక మస్తీ ఉందిరా. అందుకే ఇరుకోరా భాయ్ మజాలకిది రా చిట్కా మామ కుట్కా మజాలకిది రా చిట్కా మామ కుట్కా స్వర్గానికి నరకానికి రహదారి నువ్వు మానగబోతే గోరే, నరకానికి ఇది దారి నువ్వు మానగపోతే గోరే. అందుకే గుట్కా మానండి, మీ ప్రాణాలు కాపాడుకోండి.